నాలుగు దిక్కుల నుండి పుణ్యతీర్థముల నుండి బ్రాహ్మణులు తెచ్చిన నీటిని ఆ కలశమందుంచి దానిలో ఏలకులు, చందనము, కర్పూరము, జాజి, పాటలి, మల్లికలు, మారేడు దళములు, విష్ణుక్రాంత, సహదేవి వ్రీహియవలు, నువ్వులు, మినుములు, పాలచెట్టు, రావి చిగుళ్ళు ఉంచవలయును. తరువాత దానిలో 27 దర్భలతో చేసిన కూర్చనుంచవలయును. బ్రాహ్మణుడు తరువాత స్నానము చేసి నిష్ఠతో 1000 మార్లు గాయత్రితో దానిని అభిమంత్రించవలయును. 3 వేదములు తెలిసిన బ్రాహ్మణులు దానికి నలువైపుల చేరి సౌరమంత్రములు చదువవలయును. ఇట్టి కలశములోని జలమును గాయత్రితో భూతాది రోగములున్న వానిని ప్రోక్షించి ఆ నీట స్నానము చేయింపవలయును. అట్టి భూతరోగి అభిచార దోషముల నుండి విముక్తుడై శాంతచిత్తుడగును. ఇంతేలా చావబోవువాడైనను బ్రతుకగలడు. ఈ విధముగా దీర్ఘజీవనము కోరుకొను విద్వాంసులు రాజులును ఆచరింపవలయును. ఇట్లు అభిషేకింపబడినవాడు బ్రాహ్మణులకు 100 గోవులు దానము చేయవలయును. బ్రాహ్మణులు సంతోషించు దానమునే చేయవలయును. ద్విజుడు శనివారమున రావి చెట్టు క్రింద 100 మార్లు గాయత్రి జపించినచో భూతరోగాభిచారములు తొలగును. తిప్పతీగ ముక్కలు పాలలో నానబెట్టి హోమము చేసినచో అది మృత్యుంజయ హోమమగును. ఇది సర్వరోగ నివారకము. జ్వరశాంతికి మామిడాకులు, పాలు హోమము చేయవలెను. పాలలో వస నానబెట్టి హోమము చేసిన క్షయరోగము తగ్గును. పాలు, పెరుగు, నెయ్యి ఈ 3 హోమము చేసిన రాజక్షయము శాంతించును. క్షీరాన్నము గాయత్రితో హోమము చేసి సూర్యునకు నివేదించి దానిని రాజయక్ష్మ రోగికి తినిపించినచో వాని రోగము తగ్గును. సోమలతను కణుపుల వరకు త్రుంచి వాటిని అమావాస్య నాడు పాలతో హోమము చేసిన క్షయవ్యాధి నివారించును. శంఖవృక్ష పుష్పములు హోమము చేసిన కుష్ఠురోగము తొలగును. దుచ్చెన విత్తులు హోమము చేసినచో అపస్మారము తొలగును. పాలచెట్టు సమిధలతో హోమము చేసిన ఉన్మాదము తగ్గును. మేడి చెట్టు సమిధలతో హోమము చేసినచో ప్రమేహ రోగములు, చెరకురసము తేనె కలిపి హోమము చేసినను ప్రమేహ రోగములు శాంతించును. పాలు, పెరుగు, నెయ్యి కలిపి హోమము చేసిన మసూచి మాయమగును. కపిల గోవు నెయ్యి హోమము చేసినను మసూచి తొలగును. మేడి, మర్రి, రావి సమిధలు హోమము చేసిన ఆవుల, గుర్రముల, ఏనుగుల రోగాలన్నీ దూరమగును. జమ్మి సమిధలు, పాలు, నెయ్యి కలిపి 200 మార్లు హవనము చేసినచో చీమలు మొదలగు వాటి ఉపద్రవములు ఇంట ఉండవు. దానివలన ఇంటిలో శాంతి నెలకొనును. మట్టి బెడ్డను 100 మార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిక్కుకు విసిరినా ఆ దిక్కు నుండి అగ్ని, గాలి భయము తొలగును. దొంగల భయము కూడా ఉండదు. చెరసాలలో ఉన్నవాడు మనస్సులోనే గాయత్రిని జపించిన అతడు బంధ విముక్తుడగును. భూతశాంతికి 100 మార్లు గాయత్రి మంత్రముతో భస్మమును అభిమంత్రించి నొసట ధరింపవలెను. ఈ విధముగా స్వయంగా చేసికొనలేనివాడు బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి చేయించుకొనవచ్చును. విరిసిన పూలు హోమము చేసిన పుష్టి ఐశ్వర్యము కలుగును. ఎర్ర కమలములతో హోమము చేసిన ధనవంతుడగును. ఎర్రని జాజిపూలతో హోమము చేసిన ఇంట లక్ష్మి తాండవించును. శాల్యన్నము హోమము చేసిన ఇంట లక్ష్మి కొలువయ్యుండును. మారేడు సమిధలు కాని ఫలపుష్పములు గాని పండ్ల ముక్కలు గాని మారేడు వేర్లుగాని హోమము చేసినవాని ఎంట తరుగని సిరి సంపదలు తులతూగును. మారేడు సమిధలు పాలతో నేతితో తడిపి దినమునకు 200 చొప్పున హోమము వారము రోజులు చేసినచో వాని ఎంట లక్ష్మి తాండవించును. వానికి సుఖశాంతులు కలుగును. పాలు పెరుగు నెయ్యి పేలాలు కలిపి హోమము చేసిన వానికి మంచి కన్య లభించును. ఈ విధముగా కన్య హోమము చేసిన మంచి వరుడు లభించును. ప్రతిదినము 100 వారము రోజులు ఎర్ర కమలములతో హోమము చేసిన బంగారము లభ్యమగును. అన్నము హోమము చేసినవాడు అన్నము కలవాడగును. ధాన్యము లేనివాడు ధాన్యవంతుడగును. ఆవు పేడ పొడి హోమము చేసిన పశు సంపద వృద్ధి అగును. పాలు నెయ్యి పెరుగు కలిపిన కొర్రలు అన్నము హోమము చేసినచో సంతానవంతుడగును. పాయసము హోమము చేసి సూర్యునకు నివేదించి ఋతుస్నాతయగు బ్రాహ్మణ స్త్రీకి తినిపించిన పండు వంటి కుమారుడు కలుగును. మొలకెత్తిన మోదుగ సమిధలు తడిపి హోమము చేసిన 100 బ్రతుకగలడు. పాలు పెరుగు నెయ్యి కలిపి తడిసిన పాల చెట్టు మొలకలతో సమిధ హోమము చేసిన వానికి బంగారము చిరాయువును లభించును. 100 కమలములు గాయత్రితో హోమము చేసిన దీర్ఘాయువు కలుగును. గరిక పాలు పెరుగు నెయ్యి వీటిని ప్రతిదినము 100 చొప్పున 7 హోమము చేసిన అపమృత్యువు తొలగును. పాలు నెయ్యి అన్నముతో జమ్మి సమిధలు కలిపి హోమము చేసిన అపమృత్యువు నివారింపబడును. పాయసము మర్రి సమిధలు కలిపి వారము రోజులు వ్రేల్చినా కూడా అపమృత్యువు తొలగును. భోజనము చేయక మౌనముగా 3 గాయత్రిని జపించినచో యమభయము కలుగదు. మారేడు చెట్టు క్రింద 4 గాయత్రి జపించిన రాజ్యలక్ష్మి వశమగును. యవల పిండి పేలాలు కలిపి హవనము చేసినచో గ్రామాధిపత్యము లభించును. రావి సమిధలు వేల్చిన యుద్ధములో విజయలక్ష్మి వరించును. బొడ్డులోతు నీళ్లలో వారము గాయత్రిని జపించిన కుంభవర్షము కురియును. నీటిలో 100 భస్మము వేల్చిన మహావర్షమాగిపోవును. మోదుగా సమిధలు వేల్చిన బ్రహ్మతేజము గలుగును. పాలు వేల్చిన మేధయు నెయ్యి వేల్చిన బుద్ధియును. గాయత్రితో అభిమంత్రించిన బ్రాహ్మీరసము త్రాగిన మేధాసిద్ధి గలుగును. దారములు వేల్చిన వస్త్రములు 4 జపించుట వలన చిరాయువు సిరి సంపదలు భార్యాపుత్రులు కీర్తి కలుగును. గాయత్రి తపఫలము వలననే నారదాదులు ఎల్ల లోకములను గెలిచిరి. ద్విజుడు తన రహస్య పాపములు పోవుటకు 3000 గాయత్రి జపించవలెను. 4 3000 గాయత్రి ప్రతిదినము చొప్పున జపించిన గురుతల్ప గమన దోషము నుండి పవిత్రుడగును. ఈ కామ్య ప్రయోగములన్నీయు విశ్వామిత్ర మహర్షి వచించెను. 3000 గాయత్రి జపము ఒక్క ఉపవాసమునకు సాటి. 20000 జపము ఒక్క కృచ్ఛ్ర వ్రతమునకు సమానము. 60000 గాయత్రి జపము ఒక్క చాంద్రాయణ వ్రతమునకు సమానము. ప్రతిదినము ఉదయ సాయం సంధ్యలందు 100 వంతున గాయత్రి జపించినచో సర్వపాపములు నశించును. నీటమునిగి 100 గాయత్రి జపించిన పిదప సవిత్రురూపిణీయగు గాయత్రిని ధ్యానించినచో సర్వపాప పంకము కడిగివేయబడును. ఈ విధముగా శాంతి శుద్ధుల కొరకు గాయత్రి ప్రయోగములు వివరించి తెలిపితిని. ఇవి ఎల్ల రహస్యాతి రహస్యములు. సదాచార లక్షణములను సంక్షేపముగా తెలిపితిని. వీటినన్నిటినీ యథావిధిగా నాచరించిన వానికి భుక్తి ముక్తులు సులభములు. అన్ని ధర్మముల కధిష్ఠాతృదేవి పరమేశ్వరి. ఇట్లే శాస్త్రములందును సదాచారమునకు మహాపుణ్య ఫలము తెలుపబడెను. సదాచారము కలవాడు నిత్య పవిత్రుడు, ధన్యజీవి, సుఖవంతుడు.